మల్లెతీగా వాడిపోగా మరణ పూలు పూయునా తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా మనమంతా